కాంతి వేగం ఎలా తెలుసుకుందాం? పుస్తకం 11వ భాగం. ఫోకాల్ట్ మిక్కిల్సన్లు కాంతి వేగాన్ని ఇంకా మెరుగైన సునిశితమైన పద్ధతులతో కొలిచారు. కానీ వాళ్ళు గాలిలో కాంతి వేగాన్ని కొలిచారు. ఇప్పుడు మిక్కిల్సన్ తన సునిశితమైన పరికరాన్ని ఉపయోగించి శూన్యంలో కాంతి వేగాన్ని కొలవాలని నిశ్చయించాడు. మిక్కిల్సన్ ఈసారి తన ప్రయోగంలో ఓ పొడవాటి గొట్టాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే అతడికి ఆ గొట్టం పొడవు అంగుళంలో భాగం వరకు కూడా ఖచ్చితంగా తెలుసు. ఆ గొట్టంలోని గాలిని తొలగించి అందులో శూన్యాన్ని ఏర్పరిచాడు. ఆ గొట్టంలోనే అద్దాలు ఏర్పాటు చేసి ఆ అద్దాల మధ్య కాంతిపుంజం పదే పదే ప్రతిబింబితమై ప్రయాణించేలా ఏర్పాటు చేశాడు. ఆ విధంగా కాంతి 10 మైళ్ళ దూరం గల శూన్యంలో ప్రయాణించేలా ఏర్పాటు చేశాడు. చివరి క్షణం దాకా మిక్కిల్సన్ తన ప్రయోగాలు కొనసాగించాడు. చివరికి 1933లో అతడు చనిపోయిన 2 ఏళ్ల తరువాత అతడితో పనిచేసిన వారంతా కలిసి అతడి లెక్కలను సమీకరించి కాంతి వేగపు ఖచ్చితమైన విలువని ప్రకటించారు. ఆ విలువ సెకనుకి 186,271 మైళ్ళు. అది అంతవరకు అతడు చేసిన అంచనాల కన్నా నిర్దిష్టమైనది. ఇది అసలు విలువ కన్నా కేవలం సెకనుకి 11.5 మైళ్ళు తక్కువ. శూన్యంలో కాంతి వేగానికి సంబంధించిన అధ్యయనాల ద్వారా మిక్కిల్సన్ మరో విషయం కూడా సాధించాడు. వక్రీభవన గుణకం గల మాధ్యమంలో అది గాలిలా తక్కువ విలువ గలదైనా కావచ్చు, లేక వజ్రంలా ఎక్కువ విలువ గలదైనా కావచ్చు. పొట్టి తరంగాలు గల కిరణాలు, ఉదాహరణకి వైలెట్ రంగు, పొడవైన తరంగాలు, ఉదాహరణకి ఎరుపు రంగు గల కిరణాల కన్నా ఎక్కువగా వక్రీభవనం చెందుతాయి. దీనిని బట్టి పొట్టి తరంగాలు గల కాంతి ఆ మాధ్యమంలో పొడవైన తరంగాలు గల కాంతి కన్నా నెమ్మదిగా ప్రయాణిస్తుంది అని తెలుస్తుంది. శూన్యంలో ఇక వక్రీభవన గుణకం అనేదే ఉండదు. కాబట్టి అన్ని రకాల కాంతి తరంగాలు ఒకే వేగం వద్ద ప్రయాణించాలి. తరువాత అంశం విశ్వం కాంతి సంవత్సరాలు. ఇప్పుడు మనకి కాంతి వేగం ఖచ్చితమైన విలువ తెలుసు కాబట్టి ఇక విశ్వం గురించిన కొన్ని మౌలిక వాస్తవాల గురించి చెప్పుకుందాం. చందమామకి భూమి మధ్య సగటు దూరం విలువ 238,867 మైళ్ళు. మరి కాంతికి ఇక్కడ నుంచి చందమామను చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సుమారు 1.25 సెకండ్లు. ఏ కారణం వల్లనైనా చందమామ ఉన్నట్లుండే ఆకాశం నుండి మాయమైపోతే దాని మీద పడి ప్రతిబింబితమైన సూర్యకాంతికి మనం చేరటానికి అంత సమయం పడుతుంది. కాబట్టి చందమామ మాయమైపోయిన సంగతి మనకి 1.25 సెకండ్లు ఆలస్యంగా తెలుస్తుంది. అలాగే సూర్యుడు భూమి నుండి 930,30,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. సూర్యుడిని వదిలి భూమిని చేరటానికి కాంతికి 8:19 సెకండ్ల కాలం పడుతుంది. సూర్యుడు ఉన్నట్లుండి మాయమైపోతే ఆ సంగతి మనకి సుమారు 8:13 నిమిషాల తర్వాత కానీ తెలియదు. భూమి కక్షలో ఒకవైపు నుండి మరోవైపు చేరటానికి కాంతికి 16:38 సెకండ్లు పడుతుంది. ఏడాదిలో వివిధ కాలాలలో జూపిటర్ ఉపగ్రహాల గ్రహణాలను పరిశీలించిన రోమర్కి కూడా ఈ సంగతి తెలుసు. గ్రహాలలోకెల్లా అతి దూరంలో ఉన్నది చిన్నారి గ్రహమైన ప్లూటో. సూర్యుడు నుండి భూమి దూరానికి ప్లూటో దూరం 40 రెట్లు ఉంటుంది. అంటే సూర్యుడి నుండి బయలుదేరిన కిరణానికి భూమి కక్షను దాటడానికి పట్టే సమయం కన్నా ప్లూటో కక్షను దాటడానికి పట్టే సమయం 40 రెట్లు ఎక్కువగా ఉంటుంది.